స్వాయం తస్మై జ్యేష్టాయ బ్రహ్మణే నమః. కంభేనేవేష్టభూమిష్ట కంభైరం సర్వమాత్మన్వ్యత్రారణ్యే విషచ్చరత్. ఇశ్వః ప్రజాస్యాయమాయన్యాహర్కమభితో విశంద బృహన్వేదస్థో రజసో విమానో హరితో హరిదావీవేశ. ద్వాదశ ప్రజశక్రమేకం త్రీణిభ్యాదేవేన తత్రాహదాత్రీణి శతాని శంఖష్టిష్టరే. ఇదం తస్మిన్హావిత్వమిచ్ఛందేకరేకజ ఆవిసన్నిహితం గుహాజరం నామ మహత్పరం. తత్రేదం సర్వమాణస్వతిష్ఠితం ఏకచక్రం వస్తదేకరే సహస్రాక్షరం ప్రపురోది పశ్చాత్. అర్ధేష్టంభవరంజాసంభూవ పంచమాదేవ హగ్రవేదాం పృష్టయోయుక్తసంబరంతి. అయాతమశ్చరేణ జాతం పరం మేధీయోవరంధీయ తిరయ్యేరస్తమోర్ధవృద్ధస్తస్మిశోనిహీతం విశ్వరూపం. తదా సదర్శయ సప్త సాగం యే అస్య గోపామహతోపభూ యా పునస్తాయ పశ్చా విశ్వతో యుజ్యతే యాచ సర్వయస్వాయతే తాం పృచ్చామిగతాణరాభవత్. తద్ధార పృథివీం విశ్వరూపం తత్సంభూయేకమేవా అనంతం వితరతం పురుత్రానంతమంతమచ్చాసంతే. తేనాగమానశ్చరది విజన్మం విద్వాం భూతమత భవ్యవశ్య ప్రజాపతిశ్చరది గర్భే అంతరిక్షమానోయ. అర్ధేన విశ్వం భవనం జజారహిరస్యార్ధంకతమస్తకేతో ఓర్ధం భరం తముదరణం కుంభేనేవోదహార్యం. పశ్యంతి సర్వే చక్షోషాన సర్వే మనసావిదః దూరే పూర్ణేన వసతి దూర ఊనేన హీయతే. మహాన్యక్షం భువనస్య మధ్యే కతసై బలమునాష్టమృతోభరంతి. యద సూర్య ఉదేత్యస్తం యత్ర జగచ్చతి తదేవ వందేహం జ్యేష్ఠం తదునాత్యేతిరించన. ఏ అర్వాణం మధ్య ఉదవా పురాణం వేదం విద్వాంసమభిషోపదంతి. ఆదిత్యమేవ దేవీ వదంతి సర్వే అగ్నిం ద్వితీయం శ్రవతం చ హంసం. సాధాన్యం విరతామస్య వక్షోహరేర్హంసస్య పదస్పర్గం. సదేవాన్ సర్వానురస్తుపరద్య సంపశ్యం యాది భువనాని విశ్వా. సత్యేనోర్ధస్తపతిర్బ్రహ్మణార్వాంగ్యపశ్యతి. ప్రాణేన తిర్యం ప్రాణదయస్మిన్ జ్యేష్టమధిశ్రుతం. యో వైదే విద్యాభ్యాం నిర్మచ్చదేవతో స విద్వాన్ జ్యేష్టం మన్యే తద విద్యాబ్రాహ్మణం మహతే. అపారగ్నే సమభవత్స్వాగ్నే స్వారాభరత్. చతుష్పాద్భూత్వా భోగ్యస్వర్వారత్రభోదరం. భోగ్యోభవతో అన్నమద్భో యో దేవముత్తరాంతముపాసాదేశనాథనం. సనాతనమేనమాహుసాద్యశ్చాత్మనం నమః. అవరాత్రే ప్రజాలే అన్యో అన్యస్య రూపయో శరం సహస్రభయమ్యమదం ఖేయం నమస్మిన్నిమిష్టం. తదస్య ఘంత్య వినశ్చ తదేవ తస్మాదేవోదరేకరే. బాలాదేకమణీయస్తముదైకం నేవ దృశ్యతే. తదః పరిష్మదీయతే దేవతామ ప్రియా. ఇయమ్ కళ్యాణ్యాగృహే యస్మై దృదాగరేదయస్తారం కౌమానబుధవాకుమారీ వంజీర్ణోదేన పంచభిత్వం జాతో భగవతి విశ్వతోముఖ ఉదయాంబితోదవా పుత్రేషాముదేషాం జ్యేష్ట ఉదవాగనిష్ట ఏకోవదేవో మనసిష్ట ప్రథమో జాత సౌగర్భే అంత పూర్ణాత్పూర్ణముదరి పూర్ణం పూర్ణేనదిచ్యే ఉదోదగ్య విద్యామానసత్వాదిషిచ్యేషా సదర్దేశన దేవజాతేషా పూరాణీ పరిమతం బహూవ వృక్షాహరీతాహరీతస్వజ అంతిసంతం నజరహాత్యంతిసంతం న పశ్యతి దేవస్యమస్యం నమమాసరీయతి అవోర్వేణేషితావాచస్తావదంతిరథాయ్రగచ్చం విదలాహుర్బ్రాహ్మణం మహత్ యత్ర దేవాశ్చ మనుష్యాశ్చారాభావిశ్రితాపుష్పం వచ్చామియత్రం మాయయాహితం లేభిర్వాదరిహిరస్రవాదిదేదం దే పంచరిహస్తద్ధీ యాహోతిమచ్చమన్యం దేవాం నేతారశ్చతమేతాహం ఇమామేషాం పృథివీం వస్త్రయే కోంతరిక్షం పరియేతో బభూవ దివమేషాం దతేజో విధర్తా విశ్వాహ ప్రతిరక్షంతే యో విద్యాశ్రోత్రం విదతం యస్మిన్ లోకాశ్రయా ఇమాః శ్రోత్రం శ్రోత్రస్య యో విద్యాశ్రవిద్యాబ్రాహ్మణం మహద్ వేదాహం శ్రోత్రం విదతం యస్మిన్నోదాహ్రయాోత్రం శ్రోత్రస్యాహం వేదాభోజబ్రాహ్మణం మహద్ జలంధరాద్యా పృథివీయత్రహం విశ్వధామ్యాష్టన్నేకపత్నే పరస్తాధ్యేవాదీయమాదరిష్వాదారీ అశ్వాదేం మాదరిష్వా ప్రవిష్ట ప్రవిష్ట దేవాశ్రయాన్యాసన్ బృహం భేదస్థోరజసో విమాన పవమానో హరిదాదీరేజ ఉత్తరేణ గాయత్రీమృదేవిచక్రమే సాయే సామరసం విదురస్తే నివేశోరాం దేవదేవత పితా సత్యకరం ఇంద్రోరస్థౌ సమరేధనా పుండరీకం నమద్వారం త్రిభిర్గుణేభిరావేతం తస్మిన్ యద్యక్షమాత్మన్మత్తద్వై బ్రహ్మవిదో విదో రామోధీరో అమృతస్వయంభూరదే దత్తమేవ విద్వాన్మీభాయమృత్యోరాత్మానం ధీరమయ్యువారణం అధాయమీరముఖావత్రేషు వజ్రవర్పయైతం ఇంద్రేణాప్రథమశతోదాభ్యాసీయమానశ్చాతు వేదిష్టే జన్మవతు బహిర్లోమాయోధీలుచ్యతో బాణాస్తే ప్రోక్షణీస్తంతు జిగ్వాహమాష్టభ్యే శుద్ధాత్మ యజ్ఞాభవత్సాదివం ప్రేహీషదోదరే యశ్శతోదరాం వచతి కామప్రేణ స్వయమూర్పదే ప్రేతాయ్యర్వేయంతీ యథాయథాన్ సర్సర్గమానోహరియత్రాగస్తే దివం దివ అపోపణాభిం గత్వా యోదరాదిశతోదరా సర్వాల్లోకాన్ సమాప్నోదిగే హిరణ్యజ్యోతిషం కృత్వా యోదాదిశతోదరా దేవిష విధాన సర్తారో తేజా తే స్వాసర్వే లోక్ష్యంతి వైభ్యం అంతరిక్షం దివం భూరి మాదిత్యాన్ మరుతో లోకాన్ సదర్వాహోదృతం ప్రోక్షంతే సుభరా దేవీ దేవాంగమిష్యతి పస్తారమగ్నే మహింసేర్దివం ప్రేహీషతౌదరే ఏ దేవాది విషదో అంతరిక్ష సదశ్చ ఏ దేవే భూమ్యామహి ేభ్యం భక్షరం సర్పిరే ముఖం యో కర్ణౌక్షేరం సర్పిరమో యౌదోష్టౌయేనాదిక్షీ ఆరిక్షాంగుక్రదాత్రే క్షీరం సర్పిరమో బ్రహ్మణ్యే వర్తే భద్రే పర్జన్యో విద్యుతే అపస్తం దుఃఖే ప్రథమావరావే ప్రశీయం రాష్ట్రం దుఃఖేన్నం క్షీరం వదే స్వాన్ జాయమానోపాతి ఇంద్రం మాత్రం సోమం పావాలయే తస్మాత్రీరం వృద్ధోహరే యత్తే క్రుద్ధోజనపతిరాక్షీరమహరద్వదే నిరంతరజనాయ త్రిడువాత్రేరుక్షణి త్రిడువాత్రే ఋతం సోమాయత్ర దీక్షితో బలిహిష్యాస్తేణాగ్రవేణ్రమధ్యక్షాద్యంధర్వే స అభీంద్రాహిరణ్యేక్షే అశ్వస్తముద్రోస్వాద్యస్కందే తద్భద్రాస్తమాగచ్చంతమశాలేష్యతో దీక్షితో బలిహిష్యాస్తే వశామాతమాత వశాయాజ్ఞాయోషం తతశ్చిత్సమాజాయత ఓర్ధోబింగోదరబ్రహ్మణకూజాది తదస్తంజ్ఞేవేరాజ ఆస్నేస్మయస్తాభ్యామయాతం సత్యభ్యాంద్రవసేనవాంద్రేభ్యోజ్ఞే అత్ర ఉదరాదే వీరుదరం వరుణశ్చారుప్రావీరే తస్మాద్బ్రహ్మోదయక్షేత్రమేత్రమోరీరామాయుగేకస్క్షోరవ భజాయజ్ఞం ప్రత్యగృహాద్భజాయమయత్ భజాయాంతరవిశ్రహ్మణేవామృతాహుర్భజాం ప్రత్యుపాసరేదం సర్వృహద్దేవాదరం విద్యాస్తవనాం ప్రతిగృహీయాత్రేణ స్ఫురన్ తిష్ట్రోమరుణశ్యాంతర్దీర్యాధ్యేనాజనామస్పరిగ్రహస్తునీయమవసంతునీయ్యస్తునీయం పశవస్తునీయవృధిష్ణ అథేకాదశం కాండం ఓం అగ్నేయ స్వాదీ జన్మాభిలేయం బ్రహ్మౌదరం వాజయ అవసరం ఉపదేవినారిత్రోధనం సహాదైవా అదీతే రహస్తాంశ్రమేదా సోమేణ భూతో జగరేణ బ్రహ్మాయాభ్య సబ్రాహ్మణేవాహీ శుద్ధా భూతయోషితో జ్యోతిరమృతం హిరణ్యం భక్వం క్షేత్రే బ్రాహ్మణేషు గణే పంచాగ్రహ్మోరం పురుషాయ తవ చతస్ పశ్యం పురస్తాశ్యంబుషాది పశ్యం భోపారామశివం శ్యామాశ్వం కృష్ణమతీతం హృణంతం భీమం రథం కృష్ణ పాలయంతం పూర్వే ప్రతి భోనమోస్మై మానోమిశ్రామత్యం దేవహేతుం మానస్పృహస్పతిపదే నమస్తే అన్యత్రాస్మద్ది్యాంధోమాత్మయాతమారాహే పాశ్వచ్చే అభిపూర్వం నిర్మలేణమోస్మై యోష్టమిష్టమిష్టభిణందేవీయోర్తస్మై నమో దశమిష్టే తుభ్యమరణ్యా పదవో మృగావరే హిదాంసోపర్ణాశ్చుణాయాంసి తమ రక్షం పదుపదే అస్వాంతస్తుభ్యం చరంతి దివ్యామోధే ూరం నవరిష్టాస్తిభవ్యస్తమాన్ భరే పశ్యతి భోగం పూర్వస్మాత్మ్యుత్తరస్మిన్ సముద్రే మానోరుద్రలక్ష్మణామా విషయమానస్తాయ్యేనాగ్నిన్యత్రాస్మద్విద్యుతం పాదయ నమస్తే ఘోషిణేభ్యో నమస్తే గేషిణేభ్యో నమస్కృతాభ్యో నమస్తం భుంజతేభ్యో నమస్తే వరేభ్యస్వస్తి బ్రహ్మముఖం అశ్వాస్కరాగాస్తాస్తుషా కద్రోభరీకరణాశ్రాభ్రం శ్రామయోస్మాంసాభేదమస్తేదం తమభస్మహేదం వర్ణ పుష్కరమస్య గంధ ఖాస్వాశ్రంసాభిలోక్యే ఆంద్రాయేషోగుదాధ్యమానస్ోదరస్ౌరవిధానం శ్రీనాశ్వరస్యమ్యాంహస్తాభరేషణ్యోజరం ప్రజాగుంధ్యేషిత బ్రహ్మణా పరిగృహీయా మహిమానం విద్యాద్రోదాన్నాయమస్తే ప్రత్యంజం రాజేరమానా స్వాహ చందే